కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా, తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా, నీ నులిద మని మనియు లక్ష్మీ నివాసా, తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా, శ్రీ వెంకటేశా, శ్రీ వెంకటేశా. అఖిలాండ కోటి బ్రహ్మాండ పాలా, అఖిలాండ కోటి బ్రహ్మాండ పాలా, సంకటలో తృణపతితో ధారా సంకట హరణ సుధా శ్రీ వెంకటేశ.